అరవింద్ గుప్తా గారిచే వ్రాయబడి ఏజి యతిరాజులు ఎం నరహరి గారిచే తెలుగులోనికి అనువాదం చేయబడిన ఆటల సరదాలో అనే ఈ పుస్తకంలో కొన్ని సరళమైన ఆకర్షణీయమైన విజ్ఞాన ప్రయోగాల గురించి వివరించబడింది. దీనిలో మొదటి అంశం అగ్గిపుల్లల ఆట. రెండిటి చేరిక, అగ్గిపుల్లల్ని కలపటం. ఇదొక చౌక అయిన సరదా నిండిన ఆట. ఇందులో అగ్గిపుల్లలను సైకిల్ బాలు ట్యూబు ముక్కలతో కలిపి రకరకాలైన ఆకారాలను రూపాలను సృష్టించవచ్చు. సైకిల్ షాప్లో వాల్వ్ ట్యూబును తూకం లెక్కన అమ్ముతారు. 100 గ్రాముల వాల్వ్ ట్యూబు సుమారు 50 అడుగులు ఉంటుంది. వాల్వ్ ట్యూబును 1.5 సెంటీమీటర్ల పొడవైన అనేక ముక్కలుగా కత్తిరించండి. అగ్గిపుల్లల నుంచి మందును తీసివేయండి. ఒక వాల్వ్ ట్యూబ్ ముక్కకు ఇరువైపులా ఒక్కొక్క అగ్గిపుల్లను దూర్చండి. ట్యూబ్ లోపల 2 అగ్గిపుల్లల కొసలు ఒకదానినొకటి తాకుతూ ఉండాలి. కదలిక గల ఈ 2 అగ్గిపుల్లలతో విభిన్న కోణాలు గల భుజాలను రూపొందించవచ్చు. 3 అగ్గిపుల్లలు 3 ట్యూబ్ ముక్కలను కలిపి ఒక త్రిభుజాన్ని నిర్మించండి. ఈ త్రిభుజం భుజాలు ఒకే కొలత గలవి కాబట్టి ఇది సమబాహు త్రిభుజం అవుతుంది. ఈ త్రిభుజం అన్ని కోణాలు సమానంగా ఉంటాయి. ప్రతి కోణం 60 డిగ్రీలు ఉంటుంది. వేరువేరు కొలతలు ఉన్న అగ్గిపుల్లలతో రకరకాల త్రిభుజాలు తయారు చేయండి. 4 పుల్లలు 4 వాల్వ్ ట్యూబ్ ముక్కలను కలిపి ఒక చతురస్రాన్ని తయారు చేయండి. ఈ విధంగానే పంచభుజి, షడ్భుజి, అష్టభుజి వంటి ఆకృతులను కూడా రూపొందించండి. విభిన్న రూపాలు. మొదట అనేక త్రిభుజాలు, చతురస్రాలు, పంచభుజి, షడ్భుజి లాంటి రూపాలను తయారు చేయండి. ఇప్పుడు ఈ రూపాలను విభిన్న పద్ధతులలో పేర్చి కొత్త కొత్త రూపాలను తయారు చేయండి. ప్రకృతిలోని రూపాలు. ప్రకృతిలో రకరకాల రూపాలు కనబడతాయి. సాధారణంగా కొన్ని మౌలిక ఆకారాలను మళ్ళీ మళ్ళీ కలపడం ద్వారానే ఇవి రూపొందుతాయి. ఇటువంటి రూపాలను మనం తేనెతీగల తుట్టెలోనూ, పూలరేకులలోనూ, తివాచి డిజైన్లలోనూ, రంగవల్లులలోనూ చూస్తాం. త్రిభుజాల స్థిరత్వం. ఒక పంచభుజిని తీసుకుని దానిని నొక్కండి. ఆ పంచభుజి ఆకారం ఒక పడవగా మారుతుంది. చతురస్రాన్ని నొక్కితే దాని ఆకృతి ఒక అసమకోణ చతుర్భుజంగా మారుతుంది. ఇప్పుడు త్రిభుజాన్ని కదల్చడానికి ప్రయత్నించండి. త్రిభుజం పూర్తిగా స్థిరంగా ఉంటుంది. త్రిభుజాకారం కదలదు, మెదలదు. వాస్తవానికి త్రిభుజం మాత్రమే స్థిరమైనది, శాశ్వతమైనది. పంచభుజి, షడ్భుజి, చతురస్రం మొదలైన అన్ని రూపాలు కదిలేవే. చతురస్రాన్ని స్థిరమైనదిగా ఎలా చేయగలం? చతురస్రానికి ఎదురు బొదురుగా ఉండే 2 వాల్వ్ ట్యూబులలోనికి ఒక పొడవాటి తుమ్మముళ్ళు లేదా సూదిని దూర్చండి. ముళ్ళు లేక సూది చతురస్రానికి కర్ణం అవుతుంది. చతురస్రం ఇప్పుడు 2 త్రిభుజాలుగా విభజింపబడి స్థిరమైనదిగా రూపొందుతుంది. త్రిభుజ ఉపయోగాలు. త్రిభుజం కదలదు, మెదలదు. త్రిభుజాకారం చాలా గట్టిది. ఎన్నో నిర్మాణాలలో దీనిని ఉపయోగిస్తారు. ఇళ్ళు కట్టడం, వంతెనలు నిర్మించటం మొదలైన వాటిలో ఇది ఉపయోగపడుతుంది. గ్రామాలలోని పూరిళ్ళ పైకప్పు నిర్మాణం త్రిభుజాలలో ఉంటుంది. అలాగే రైల్వే వంతెనలు, పెద్ద పెద్ద విద్యుత్ స్తంభాల ఇనుప గర్డర్లు కూడా త్రిభుజాలుగా ఉంటాయి.